మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశే. వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. I'm not bad, just evil. ఎవడైనా ఎదురవని ఆ ఎవడైనా దిగిరాని శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా. Everything as per plan. Don't worry, sit back. నిజం చెప్పాలనుకునే వాడికి ఆధారాలు కావాలి, అబద్ధం చెప్పాలనుకునే వాడికి ఇంకో అబద్ధం చాలు. Siddhartha Abhimanyu. Good luck.